94 హ్రీంకారవాచ్య మాయోపాధికస్యం ధా హ్రీంకారవాచ్య హ్రీంకారవాచ్య బ్రహ్మణి కల్పితథాత్మిన శబ్ద ప్రవృత్త్యుత్పత్తే హ్రీంపదస్య వాచ్య రూభ్యత్యర్థః ఓం హ్రీంకారవాచ్యాయే నమః. ఆం వి మాయ ఉపాధిగా గల బ్రహ్మచైతన్యమునందు ఈశ్వరుని యందు కల్పితమైన ధర్మము చేత శబ్ద ప్రసృత్తి కలుగుచున్నందున వాచకమైన హ్రీంకారమునకు వాచ్యార్థయగుటంజేసి అనగా రూభ్యర్థయగుట వలన హ్రీంకారవాచ్య యను నామము శ్రీ లలితాపరభట్టారిక ఎందు గూఢమని గ్రహింపనగును